పదకొండు. ఆత్మదర్శనం త్రిపుటి. వశిష్ఠుడు, రామ, మేము ఆత్మ సాక్షాత్కారం పొందామని చెబుతుంటే కొందరు ఒక కొత్త రకం ప్రశ్న లేవదీస్తున్నారు. ఏమంటే ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మదర్శనమే కదా. దర్శనం ఉందంటే ద్రష్టలు దృశ్యము, ఉదర్శనము అనే త్రిపుటి ఉన్నట్టే గదా. త్రిపుటులన్నీ అసత్యాలే అని మీ సిద్ధాంతం గదా. కనుక మీ ఆత్మదర్శనం కూడా అసత్యమే గదా అని. ప్రశ్న బాగున్నట్టే కనిపిస్తుంది గాని దీనిలో ఒక ప్రధానమైన లోపం ఉంది. లోకంలో ఉండే ఇతర త్రిపుటులకి ఆత్మదర్శన త్రిపుటికి ఒక పెద్ద భేదం ఉంది. లోకంలో ఉండే త్రిపుటులకు సంకేతంగా ధ్యాతధ్యేయం ధ్యానం అనే త్రిపుటిని తీసుకుందాం. లోకంలో ప్రతివాడు ప్రాపంచిక పదార్థాలను చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? నిజం చెప్పాలంటే ఎదురుగుండా నిజంగా పదార్థాలుండి చూడడం లేదు. వాడు ఆయిసర్ 20 పదార్థాలను భావన చేస్తున్నాడు. గనుక ఆ భావన బలంచేత చూస్తున్నాడు. అందుచేత ధ్యానాది త్రిపుటిలో భావనే ధ్యానమే, తప్పితే వేరే ప్రమాణం లేదు. అక్కడ సత్య వస్తువు లేదు. అందుకే ఈ ధ్యానాది త్రిపుటిని ప్రమాణజన్యం కాదని, వస్తుతంత్రం కాదని అంటారు. ఇది కేవలం ధ్యానించే జీవిడి యొక్క ఇచ్ఛ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని ప్రరుషేచ్ఛాధీనం అంటారు. అందువల్లే ఇలాంటి త్రిపుటులన్నీ అసత్యాలని మేము నిశ్చయించి చెప్పాము. ఇక ఆత్మదర్శన త్రిపుటి ఉందే, అక్కడ యథార్థమైన పదార్థం, దానికి ఆత్మానుభూతి అనే ప్రమాణం ఉన్నాయి. కనుక ఇది వస్తుతంత్రం అవుతుంది, ప్రమాణతంత్రం అవుతుంది. అందువల్ల ఈ త్రిపుటి ఇతర త్రిపుటులన్నిటికన్నా భిన్నమైంది. అందుకే దీనికి అసత్యం పట్టే అవకాశం లేదు. కనుక రామ, ఆత్మదర్శనం అసత్యమయ్యే ప్రసక్తి లేదు. విచారించి చూస్తే ఈ ప్రపంచం మొత్తం కేవలం మనోమయం. కనుక నా ఉపదేశాన్ని గ్రహించి అహంభావరహితుడవై జీవించు. నా ఉపదేశాన్ని మరచి స్వస్వరూపం నుంచి జారిపోబోకు. నువ్వు ఇప్పటికే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందావు. కనుక ఇక హర్షసుఖాది దోషాలను విడిచిపెట్టి సమాధి ప్రధానంగా జీవించినా సరే, లేక యథాప్రాప్తంగా వాటిని స్వీకరించి వ్యవహార ప్రధానంగా జీవించినా సరే, అది నీ ఇష్టం. సర్గ 27. శ్రీరాముడు, గురుదేవ, పురుషుడు బీజం అని, కర్మలు ఆ బీజానికి అంకురాలని, ఈ రెండూ బయటికి కనిపించే కారణాలైన అదృష్టం అనే మరొక కారణం కూడా కలిసి జన్మ పరంపరను కలిగిస్తూ ఉంటాయని పూర్వం మీరు చెప్పారు. ఆ తత్వాన్ని మరొకసారి వివరించండి. వశిష్ఠుడు, రామ, నువ్వు దృష్టికారణాలు రెండు, అదృష్టకారణం ఒకటి, మొత్తం మూడు కారణాలు చెప్పావు. వీటిలో అదృష్టకారణాన్నే దైవం అని, పూర్వకర్మ అని, వాసన అని అంటూ ఉంటారు. కనుక నువ్వు చెప్పిన అదృష్టం యొక్క సారం కర్మే. కర్మ యొక్క సారం పురుషుడే. జీవుడే డొట్ జీవుడి సారం చైతన్య ప్రతిబింబమే. చిదాభాసే డోట్ దీని సారం శుద్ధ చిదాత్మే. ఇదే చిట్ట చివరిది. తత్వదృష్టితో చూస్తే వీటన్నిటికీ అధిష్ఠానం ఒకటే గనుక ఇవన్నీ పర్యాయ పదాలే. వీటిలో వేరే వస్తుభేదం లేదు. లేకపోయినా ఈ భేదం కనిపించడానికి జీవుడిలో ఉన్న వాసనే కారణం. కనుక దానిని తొలగించుకోవాలి. దానికి ఉపాయం అసంగం ఒక్కటే. పైకి పనిచేసినా చేయకపోయినా మనస్సు ఆ పనులలో మగ్నం కాకుండా ఉంటే అది అసంగమని కొందరంటారు. లోపల ఉండే వాసనలను పోగొట్టుకోవడమే అసంగమని కొందరంటారు. ఎలా అన్నా ఒక్కటే, ఈటికీ మూలం అహంభావమే. కనుక నువ్వు సాధించవలసింది నిరహంభావమే. దానిని సాధించాక నువ్వు సమాధిలోనే ఉంటావో వ్యవహారంలోనే ఉంటావో అది నీ ఇష్టం. సర్గ రామ, నన్నడిగితే నిశ్చల సమాధిలో ఉంటూ బయటికి పరిపూర్ణ వ్యవహారంలో ఉండు. ఏడవవలసి వస్తే బయటికి కన్నీళ్లు రాల్చు, లోపల దోహఖాన్ని అంటనీయకు. స్త్రీలతో వ్యవహరింపవలసి వస్తే మామూలు అజ్ఞానీలాగానే ప్రవర్తించు, లోపల మాత్రం వికారం కలుగనీయకు. శత్రువులను సంహరించవలసి వస్తే క్రూరంగా వ్యవహరించు, లోపల మాత్రం చలించకు. మహాత్ములను సేవించవలసి వస్తే ఉదారంగా వ్యవహరించు, లోపల భేద బుద్ధిని కలుగనీయకు. ఇలా తక్కినవి నువ్వు ఊహించుకో. ఇలా నువ్వు పైకి జాగ్రవదస్థలో ఉన్నా కూడా లోపల సుషుప్త స్థితిని సుస్థిరం చేసుకోగలిగితే నువ్వు సన్మాత్ర స్వరూపుడిగానే ఉండిపోతావ్. న చద్వైతం న చైవైక్యం జగదిత్యేవ నిశ్చయి. ఆయసర్వ్ 21 పరమామేహి విశ్రాంతి మాకాశవిశదాశయః నీ ఓ సర్గ 29 శ్లోక్ 26. అప్పుడు ద్వైతము లేదు అద్వైతము లేదు అనే నిశ్చయంలో నువ్వు ఉంటావు. అది ఆకాశం వంటి నిర్మల స్థితి. అదే పరమ విశ్రాంతి స్థానం. దాన్ని నువ్వు పొందు.